44 ఖగోళ విజ్ఞానము. శ్రీరాముడు గురుదేవ, ఆకాశంలో ఈ భూగోళం ఏ ఆధారము లేకుండా ఎలా నిలబడి ఉంది? ఆ నక్షత్ర చక్రం కూడా అలా నిరాధారంగా ఎలా తిరగగలుగుతోంది? లోకాలోక పర్వతానికి ఆ పేరు ఎలా వచ్చింది? గమనిక, ఇది ప్రాసంగికంగా వచ్చిన ప్రశ్న. ఆనాటి రచయితల శైలికి అనుగుణంగా ఇలాంటి విషయాలను కూడా ప్రస్తావించి కొంత వివరణ చేశాడు వాల్మీకి మహర్షి. వశిష్ఠ మహర్షి ఈ వివరణను 2 స్థాయిల్లో చేశాడు. వశిష్ఠుడు, 1 వేదాంత స్థాయి, ఈ స్థాయిలో ఈ సృష్టి అంతా హిరణ్యగర్భుడనే ప్రథమ జీవి యొక్క పూర్వ సంస్కారాల వల్ల కలిగిన సంకల్పాల ద్వారా ఏర్పడుతోందని, అందువల్లే దీనిలో ఏమాత్రం సత్యత్వం లేదని, కేవలం ఒక కల వంటిదని వశిష్ఠుడు అన్నాడు. కల కనేవాడికి పూర్వ వాసనల వల్ల కలలో ఏ దృశ్యాలైనా కనిపించవచ్చునని, వాటికి వేరే తర్క నిబద్ధత అవసరం లేదని వివరించాడు. ఆ విధంగా జగన్మిథ్యాత్వాన్ని మరోసారి పునరుద్ఘాటించాడు. 2 ఖగోళ స్థాయి, ఈ స్థాయిలో బ్రహ్మాండ రచనను, నక్షత్రాల అమరికను, దిక్కుల యొక్క సాపేక్షత్వాన్ని, నక్షత్రమండలాలను దాటిపోగాపోగా బ్రహ్మాండ కర్పరాల దిప్పల అమరికను, ఆ డిప్పలను దాటిన ఐసర్ 86 తరువాత కూడా ఆకాశం ఇంకా ఉండడాన్ని వశిష్ఠ మహర్షి 2 సర్గల్లో సుమారు 50 శ్లోకాలతో వివరించాడు. వ్యాఖ్యాత ఆనంద బోధేంద్ర సరస్వతి ఈ విషయాలను మరింత పెంచి వ్రాశాడు. ఖగోళ విజ్ఞాన దృష్టి గలవారు ఈ సర్గను, ఆ వ్యాఖ్యానాన్ని కూడా విశేషంగా పరిశీలించవచ్చును. సా 127 శ్రీరాముడు గురుదేవ, ఈ ఖగోళ విషయాలను మీరిలా కనిపెట్టారు? వశిష్ఠుడు, రామ, అస్మదాదేర్జన సేతత్ ప్రత్యక్షం నానుమానికం శుద్ధబోధ శరీరేణ నాధిభౌతిక రూపిణ నీ ఉస 128 శ్లో 1. మాలాంటి యోగులకు ఇవి ప్రత్యక్షంగా తెలిసే విషయాలు, అంతేగాని వట్టి ఊహాగానాలు గాదు. అయితే ఈ ప్రత్యక్ష జ్ఞానం ఈ ఆధిభౌతిక శరీరంతో కలగదు, శుద్ధమైన సూక్ష్మ శరీరంతోనే కలుగుతుంది. గట్ ఈ బ్రహ్మాండ విషయం మాత్రమే కాదు, ఈ బ్రహ్మాండపు డిప్పలు దాటిన తరువాత ఉండే జలావరణ, ఆ పైన అగ్ని ఆవరణ, దానిమీద వాయు ఆవరణ, దానిమీద ఆకాశావరణ, అక్కడ ఉండే చీకటి వెలుగు రెండూ కాని స్థితి, ఇవన్నీ మాకు ప్రత్యక్షంగా తెలుసు. ఇంతకు లోకాలోక పర్వతం దగ్గర ఉత్తర విపశ్చిద్రాజుకు జరిగిన సంఘటనలను చెప్పుకుంటూ మధ్యలో ఈ ప్రసంగంలో పడ్డాం. ఇప్పుడు వాళ్ల అసలు కథలోకి వెళ్దాం.